పాపపాశములతో బంధించి ఆమెను నీ వద్దకు తెచ్చెదను. అప్పుడు నీకామె వసురాలగును, చూడుము నా బలము అని పలికెను. తరువాత దుర్ధర్షుడను వాడిట్లు పలికెను. రాజా, బుద్ధిమంతుడగు విరూపాక్షుడు నిజము మాట్లాడినాడు, నా మాటలు కూడా వినుడు. ఈమె కామపీడితగా కనిపించుచున్నది, అందచందాలచే గర్వించిన స్త్రీ ఇట్లేయుండును. ఈమె భయపెట్టి నిన్ను వశము చేసి కొనవలెనని చూచుచున్నది. ఆమె మాటలు వక్రోక్తులు, స్త్రీలకు తమ ఓరచూపులే బాణాలు, వ్యంగ్య వచనములే పూలదోసిళ్ళు. నేత్రములనే బాణములతో నిన్ను వశపరుచుకుందునని ఆమె భావము. ఈ విధముగా ఆమె మాటలకు శృంగారపరమైన వ్యాఖ్యానము చేసి నిన్ను ఆమె వరిస్తున్నది. ఇకపై కర్తవ్యము నాలోచింపుమని చెప్పి సామధానోపాయములే తగినవనెను. మధురములైన మాటలతో ఆమెను నీ వద్దకు తీసుకొని వచ్చి నీకు వశమగునట్లు చేసెదను అని పలికెను. ఆ మాటలు విని తామ్రుడను వాడు, రాజా, ఈమె కామపీడిత కాదు, నీపై అనురాగము కలదీయు కాదు. ఆమె ఏ ఆధారము లేకుండా ఒక్కతేయే వచ్చుట ఆశ్చర్యకరముగానున్నది. 18 భుజములు గల స్త్రీని ఎప్పుడును చూచిగాని వినిగాని ఉండలేదు. ఆయుధములను 18 ధరించుటయును ఆశ్చర్యకరము. రాజా, ఇది కాలవైపరీత్యముగా తలచుచున్నాను. నాకు స్వప్నములే నల్లని వస్త్రము ధరించి ఒక స్త్రీ ఇంటి గుమ్మము వద్ద దుఃఖించుచూ కనపడినది. రాత్రి పక్షులు ప్రతి ఇంటిలోనూ కూయుచున్నవి, అనేక వినాశ సూచనలు కనిపించుచున్నవి. నిన్ను ఆ స్త్రీ యుద్ధానికి ఆహ్వానించుట వలన ఆమె దేవతలచే సృష్టింపబడినదిగా తోచుచున్నది. భయపడవలదు, యుద్ధము చేసి తీరవలసినదే. జరుగవలసినది జరుగును, దైవికముగా జరుగుదానిని ఎవ్వడునూ మార్చలేడుగదా అని చెప్పెను. మహిషుడు, ఓయ్ తామ్రా, యుద్ధము కొరకు వెళ్ళి ఆమెను జయించి తీసికొనిరమ్ము. ఆమె యుద్ధములో నీకు లొంగనిచో చంపివేయుము. ఆమె కామముతో వచ్చినదా లేక వైరముతో వచ్చినదా తెలుసుకొనుము. ఆమెకు భయపడవద్దు, నిర్దయగాను ప్రవర్తించవద్దు. ఆమె మన ఎడ ఎట్లుండునో అట్లే నీవును ఉండవలయును అని పలిగెను. ఈ మాటలు విని తామ్రుడు రాజైన మహిషునికి నమస్కరించి సైన్యముతో యుద్ధమునకై వెళ్ళెను. దారిలో అతనికి దారుణములైన అపశకునములు కనిపించినవి. వానిని చూచి అతడు ఆశ్చర్యమునకు భయమునకు లోనయ్యెను. అతడు వెళ్ళి సింహముపై కూర్చున్నట్టియు దేవతలందరిచే స్తుతింపబడుచున్నట్టియు సమస్తాయుధములను ధరించిన దేవిని చూచి వినయముతో మధురమగు వాక్కుతో సామోపాయము ననుసరించి ఇట్లు పలికెను. ఓ దేవి, మా మహిష రాక్షసరాజు నీ రూప యౌవన గుణములకు పరవశుడై నిన్ను పెండ్లియాడుటకు ఉత్సాహముతోనున్నాడు. అతనిపై అనురాగమును చూపుము. దుఃఖప్రదమైన యుద్ధమెందులకు? దేవతల చేత రాక్షసుల చేతను పూజింపబడు మా నాధుని నాధుని చేసుకొనుము. నీ కోరికలెల్ల తీరును. నీవతని పట్ట మహిషివి కాగలవు, నా మాటను నమ్ము. నీకు అమితమైన సుఖము లభించును. నీకు పుట్టిన కుమారుడే రాజు కాగలడు అని పలికెను. మహిషుని మంత్రాలోచన. తామ్రుని మాటలు విని జగదంబ నవ్వుచూ మేఘ గంభీర మగు వాక్కుతో వానితో ఇట్లనెను, ఓ తామ్రుడా, నీవు వెళ్ళి చావుకు సిద్ధమైనట్టియు కామార్తుడైనట్టియు మూఢుడైన మహిషునకు ఇట్లు చెప్పుము. నేనెవరిని ప్రేమించుటలేదు, నాకు భర్త ఉన్నాడు, అతడు దేనినైనను చెయ్యగలడు, అన్నిటికీ సాక్షియైనవాడు, దేనికి కర్త కానివాడును సర్వజ్ఞుడు. అట్టి భర్తను విడిచి మందుడైన ఈ మహిషుని సేవించుటకెట్లు నేనుత్సాహపడుదును? నాతో యుద్ధము చేయునచో మీ రాజును యమపురికి పంపి యమునికి వాహనము చేసెదను. పాపాత్ముడా, బ్రతుకుపై ఆశయున్నచో త్వరగా పాతాళమునకు పొమ్ము. సమస్త రాక్షసులును పాతాళమునకు వెళ్ళనిచో అందరినీ యుద్ధంలో చంపివేయుదును. నీవిట నుండి వెళ్ళుము, లేదా యుద్ధము చేసిన ఎడల బంధువులతో సహా నిన్ను చంపుదును. దేవతల యజ్ఞ భాగములను వారికిచ్చి దేవలోకమును విడువవలను అని పలికి ఆ దేవి ఆశ్చర్యకరముగా గర్జించెను. ప్రళయకాలములోని ధ్వనికి వలె పర్వతములు చలించినవి. రాక్షస స్త్రీలకు గర్భస్రావమయ్యెను. తామ్రుడు ఆ ధ్వని విని భయపడి పారిపోయెను. పట్టణములోని రాక్షసులందరూ దిగులు పడిరి. ఆ ధ్వనికి చెవిటివారై పరుగులెత్తిరి. పరదేవత యొక్క వాహనమైన సింహము కూడా భయంకరముగా గర్జించినది. ఆ ధ్వనికి రాక్షసులు భయభ్రాంతులైరి. మహిషుడు తామ్రుని ముఖమును చూచి చేయదగినది తోచక మంత్రులతో ఆలోచించెను. రాక్షస శ్రేష్ఠులారా, ఇప్పుడు కోటలో దాగియుందామా? ఊరి బయటకు వెళ్ళి యుద్ధమును చేయుదుమా? లేక పారిపోవుట మంచిదా? మీరందరూ బుద్ధిమంతులు, సర్వశాస్త్ర విశారదులు. మనము కార్యసిద్ధికై రహస్యముగా ఆలోచింపవలెను. మంత్రులు దేశకాలానుసారముగా ఆలోచించి నిర్ణయించండి. ఈ వచ్చిన స్త్రీ దేవతలచే నిర్మింపబడినది, బలవంతురాలు ఒంటరిగా వచ్చినది, పైగా యుద్ధమును కోరుచున్నది. ఇంతకంటే ఆశ్చర్యమేముండును? యుద్ధములో జయపరాజయములు దైవాధీనములు. దైవముపై ఆధారపడువాడు అసమర్థుడు. సూర్యుడు తన శక్తిపై ఆధారపడి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు చక్కగా ఆలోచించి మనము పనిచెయ్యాలి అని రాజు మాట్లాడెను. బిడాలుడను వాడు చేతులు జోడించి ఇట్లు పలికెను. రాజా, ఈమెను గూర్చి ఇంకను బాగా తెలిసికొనవలెను. ఈమె ఎందుకిక్కడకు వచ్చెను? ఎక్కడ నుండి వచ్చెను? ఈమె ఎవరి భార్య? దేవతలు నీకు స్త్రీ వలన మరణమున్నది కనుక వారీమెను సృష్టించి పంపినారా? ఆ దేవతలు కూడా ఎక్కడనో యుద్ధమును చూచుటకు దాగియుందురు. అవసరమైనప్పుడు వారు కూడా ఈమెకు సహాయముగా వచ్చి యుద్ధము చేయవచ్చును. విష్ణువును ముందు పెట్టుకొని దేవతలు తక్కిన రాక్షసులను చంపితే ఆమె నిన్ను చంపుతుంది. దేవతలు చేయదలచిన పని ఇది. యుద్ధము చేయవద్దని నేను నీకు చెప్పజాలను. నీకు తోచినట్లు చెయ్యుము. నీతో పాటు మేము యుద్ధమునకు కూడా సిద్ధమే. ఒంటరిగా వచ్చిన స్త్రీ ఇంతటి బలదర్పములు గల సైన్యమును యుద్ధమునకై పురికొల్పుట బాగుగా విచారింపవలసిన విషయము అని పలికెను. పిమ్మట దుర్ముఖుడనువాడు ఇట్లు పలికెను.